ప్రాతరజ్ఞం ప్రాతరింద్రం భవామహే ప్రాతరమిత్రవరుణా ప్రాతరశ్వినా ప్రాతర్భగం పోషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమాపతరుద్రం హోవేమ ప్రాతరచితం భగముగ్రం హోవేమ వయం పుత్రమదేతేర్యోవేధత్త ఆర్ధశ్చిత్యం మన్యమానస్తురశ్చిద్రాజాజిత్యం భగం భక్షేభ్యః భగ ప్రణేతర్భగ సత్యారాధో భగే మాం ధియముద వాదతన్నః భగ ప్రణోజనయగోభిరశ్వేర్భగ ప్రణభిర్భవంతః స్యామ ఉదేదానీం భగవంతః స్యామోత ప్రవిత్తమత మధ్యే అన్నా ఉదోదీతమగవన్ సూర్యస్య వయం దేవానాం సుమతో స్యామ భగ ఏవ భగవానస్తు దేవాస్తేన వయం భగవంతః స్యామ తంత్వా భగ సర్వగిజ్జో హవే నిసతో భగపురహేత భవేహ సమధ్వరాయోషసో నమంతదధిగ్రావే వశుచాయే పదాయ అర్వాజీరం సుబిదం భగన్నోరథమివాశ్వాజిన ఆవాహంతో అశ్వాపతేర్గోపాదీర్నభుషాసో వీరవాదీ సుదాముచ్చంత భద్రా సుతం దుహాన విశ్వత ప్రవేతాయూయం పాత స్వస్తిభిస్వదాన అవైతు మృత్యురముతం న ఆగన్వైవ సుతో నోభయం కృణోతు వర్ణం వనస్పతేరివాభినశీయతాగం రయస్సజతాన్నశ్యతీపతి పరం మృత్యో అనుపరే హివంధాయ్యస్తే స్వైతలో దేవయానాత్ చక్షుష్మతే షణ్వరే ప్రవీవిమాన ప్రజాగం రేరిశోపోతవీరా వాతం ప్రాణం మనసాన్ పాదభామే ప్రజాపతిజో భువనస్య గోపా సమృత్యోస్త్రాయతాం పాత్రగుంభోజోజ్జీవాజరామశీమహి అముద్రభోజాతయ్యమస్య బృహస్పతే అభిషస్తేరముద్ర ప్రత్యోహతామశ్వినా మృత్యుమస్మాద్దేవానామగ్నేభిజాశతీభిః పరిగుంభరం తమదయంతి దేవా విశ్వశేషానం వృషభం మదీనా బ్రహ్మసరూపమనువేదమాగాదయనం మా విమధీర విక్రమస్వ శల్కైరగ్నిమిన్ధాన ఉభౌ లోకౌ సనేమహం ఉభయోర్లోకయోర్వృద్ధాపి మృత్యుం తరామ్యహం మాచితో మృత్యో మావధేర్మా మే బలం విబృహో మా ప్రమోషీ ప్రజాం మా మేరీరిషమాయురుగ్రతచక్షసంతా హవిషావిధేమ మానో మహాంతముతమానో అర్థకం మానవుక్షంతముతమానవుక్షిరం మానవధే పితరం మోతమాతరం ప్రియామానస్తరుగోరుద్దరీరిష మానస్తోకేతన ఏ మాన ఆయుషి మానో దోషమానో అశ్రేషులీరిష వీరాన్మానో రుద్రభామితో వధేర్హవిష్ణం గౌరవసామి దేవతే